అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిడియ తిరుబడి గొలుతున్. పరమ భాగవతులారా, పోతన భాగవతం ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ప్రహ్లాదుడు జ్ఞానబోధ చేశాడు ముందుగా తనతోటి బాలకులకు. ఆత్మ అనేది తెలియతగినది అని చెప్పి, మనమంతా ఆత్మస్వరూపులం కనుక మనం ప్రకృతి కాదు అని ముందు తెలుసుకోవాలి. సరే, ఈ విషయాన్ని చాలా వరకు గమనించండి. నిద్రపోయేటప్పుడు ఆ నిద్ర అనేది పట్టడం అంటే సంధి అంటారు దాన్ని. నిద్ర జాగ్రత్త సుషుప్తి అంటే మెలకువకి నిద్రకి అసలు ఎలా మధ్య ఉన్నది అనే విషయాన్ని ఇంకా లోతుగా తెలుసుకోండి. ఇది తెలిస్తే అది తెలిసేటట్టు ఉండదు. మరి అది తెలిసేటప్పుడు అది తెలుస్తుందనేది తెలియదు. హాయిగా నిద్రపోతున్నాం అంటున్నాం కానీ నిద్రలో ఏం జరుగుతుంది తెలియటం లేదు. అది ఒక యోగులకు మాత్రమే ఎరుక అంటూ ఉన్నారు. కనుక ఆ ఆనందము శాశ్వతముగా నిలవాలి. అదే ఆనందమయ కోశము అని కూడా అంటారు. మనకి శరీరం అనేది అన్నమయ కోశం, అన్నంతో ఉంటుంది ఇది. ఆ తర్వాత మనస్సు అంటే మనోమయ కోశం, ప్రాణాలు ప్రాణమయ కోశం. ఆ తర్వాత విజ్ఞానమయ కోశం, ఇక్కడ జీవుడు ఉంటాడు. విజ్ఞానము అని అంటే ఇంతవరకు తెలుసుకుంటూ వెళ్తే ఆ తర్వాత పైన ఆనందమయ కోశము. అదే ఆనందము శాశ్వతమైనటువంటిది, దానిని సాధించాలి. అది అందరికీ అనుభవంలో ఉన్నదే. నిద్రలో హాయిగా ఉంటుంది కనుక దానిని తెలియచెప్పాడు ఆయన. ఇది యోగులకు సాధ్యము అన్నారు, జ్ఞానులకు. ఇక తర్వాత ఇప్పుడు ఇక భక్తికి ఎలా సాధ్యమో ఇదే. దీనిని ఆనందమయ కోశమే శాశ్వతమైన ఆనందం ఎలా కలుగుతుందో భక్తి సాధ్యము చెబుతూ ఉన్నాడు ఆయన. 9 రకాల భక్తులు చెప్పాడు కదా, అలా భక్తి సాధ్యము అదే. రెండు మార్గాలు ఇవి అంతే, అది జ్ఞాన మార్గం, ఇది భక్తి మార్గం. దాన్ని ఎలా చెప్తూ ఉన్నారు ఆయన. మరలా, సంసారమిది బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధము, అజ్ఞాన కారణంబు కలవంటిది ఇంతియక అని నిక్కము కాదు. సర్వార్థములు మనస్సంభవములు, స్వప్న జాగరములు సమములు, గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులార. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చున జ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవన్నిచే కాల్చి పుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. ఇది హరిగనుట మేలు దీంట్లో చెప్పేటటువంటి సారాంశము. ఎలాగూ అనంటే కర్మ విరహితులై, కర్మ అనేది మనకి ఉన్నది కదా, ఆ కర్మతోనే కదా చిత్తమంతా నిండిపోయి ఉంటుంది. మనకి ఇన్ని బంధనములు కర్మచేతనే, ఆ కర్మని పోగొట్టుకోవాలి. మరి ఇది ఎలా పోగొట్టుకోవాలండి అని అంటే, ఈ కర్మ ఇది జ్ఞానము అనేటటువంటి అగ్ని చేత దీన్ని కాల్చేయాలి అంటూ ఉన్నారు. అంటే కర్మ అనేది అక్కడ ఒక వస్తువని కాదు, అక్కడేదో ఉందని కాదు, ఊరికే ఒక దృష్టాంతాన్ని చూపిస్తున్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు శ్రీకృష్ణ స్వామి కూడా. జ్ఞానమనే అగ్ని చేత కర్మలను దహించి వేయండి, అంటే లేకుండా చేసేయండి. యథా ఏధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కృతే అర్జున, బాగా కట్టెలు బండెడేసిన ఒక నిప్పు రవ్వ చాలు దాన్ని కాల్ చేస్తుంది అని చెబుతూ ఉన్నాడు. అలా జ్ఞానము అనేటటువంటిది అలా కర్మలను కాల్ చేస్తూ ఉందని ఆయన చెప్పాడు భగవానుడు. ప్రహ్లాదుడు కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఎలాగయ్యా అంటే ఇది నీ ఆలోచన, హరికి నీవు సమర్పణ చేసినట్లయితే ఈ మొత్తం అదే జరుగుతూ ఉంటుంది. సర్వలాభ సమర్పణ చేసేయాలి హరికే. సర్వలాభాయ కేశవం, ఏకైక ఫలలాభాయ సర్వలాభాయ కేశవం అంటారు. కేశవుడిని అర్చించుట, అన్ని ఫలాలు ఆయనకే. అందుకే ప్రతి పనిని కూడా కృష్ణార్పణం అంటూ అలవాటు చేసేసుకుంటారు చాలామంది. ఏది చేసినా సరే కృష్ణార్పణం అంటూ ఉంటారు. కనుక నువ్వు తెలుసుకోవలసింది ఇది సంసారము అని తెలుసుకో. ఈ రాకపోక ఉన్నది, ఇది బుద్ధి సాధ్యము, బుద్ధి చేత సంపాదించేది సుమా. ఇది సంసారాన్ని బుద్ధి చేత సంపాదించుకోవచ్చట. అంటే నువ్వు బుద్ధిని దాటాలి అని దీని అర్థం. ఇది గుణకర్మ గణబద్ధము, గుణములు కర్మములు. గుణములంటే సత్వము రజస్సు తమస్సు, ఇవి కర్మలు, ఇక పనులు చేయిస్తూ ఉంటాయి. ఈ శరీరమే ఆ వికారం కనుక మనము ఏ పని చేయకుండా అసలు ఉండలేము. అదే భగవానుడు చెప్పాడు దాంట్లో, ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి గచ్చన్ స్వపన్ స్వచన్ అంటూ, నువ్వు నడుస్తూ ఉంటే కర్మ, గాలి పీలిస్తే కర్మ, విడిచితే కర్మ, కూర్చుంటే కర్మ, నిలబడితే కర్మ, ఇంద్రియాలే కదా ఇవన్నీ. ఇంద్రియములు పనులు చేస్తూనే ఉంటాయి. కనుక కర్మ అనేటటువంటిది ఇంద్రియములు చేయిస్తూ ఉన్నాయి. ఇది అజ్ఞాన కారణం. ఇలా ఈ బుద్ధి చేత, ఈ సత్వరజ తమస్సుల చేత సంపాదించేదంతా కూడా అజ్ఞానము వలన నేను చేస్తూ ఉన్నాను అని అనుకోవటము. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత, ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు ప్రవర్తిస్తూ ఉన్నవి, అంటే వాటి పనులవి చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మనమేమన్నా కర్తలమా? ఈ భూమి తిరుగుతూ ఉన్నది, నక్షత్ర గోళాలు ఉన్నాయి, కోట్ల నక్షత్రాల్లో ఒక సూర్యుడు మనకి ఒక నక్షత్రం దగ్గరలో ఉన్నాడు, కనపడుతూ ఉన్నాడు, అతని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇవి మనకి ఏమిటి, ఏం చేస్తాం? మనమేమన్నా చెయ్యమంటే తిరుగుతున్నాయా? మనమేమన్నా ఆపేవారిమా? ఏమీ కాదు కదా. మనం ఏది ఆలోచించుకున్నా మన మనసే ఈ ప్రపంచమంతా నీకు చూపించేది. కళ్ళు చెవులు మాత్రమే కాదు, మనసు. ఇదంతా ఎటువంటిది అంటే నీకు కళ వంటిది. కళలో ఎన్నో కనపడుతున్నాయి. కోటీశ్వరులు అవుతున్నారు, బిచ్చగాళ్ళు అవుతున్నారు, మరి అవన్నీ కూడా నిక్కము కాదు, ఏమీ యథార్థం కాదు. మరి ఏమిటయ్యా? మనస్సంభవములు, మనస్సు నుంచి వచ్చేటటువంటివి ఇవన్నీ. కళ మనస్సు మెలకుగా ఉన్నప్పుడు కళ వస్తూ ఉంటుంది. నీకు గాఢమైన సుషుప్తిలో కళ రాదు. మరి బయట బుద్ధి పనిచేస్తూ ఉంటుంది జాగ్రత్త దశలో, అప్పుడు అది కళ కాదు. కానీ కళ వంటిదే అది కూడా. నీకు అది కొంచెము ఎలా ఉన్నదో ఇది నీకు ఎన్ని సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. ఇది తెలుసుకో, మనస్సు బుద్ధి. ఈ స్వప్న జాగరములు సమములు, అది నిద్ర లేదు కళ లేదు జాగ్రత్త దశ. ఇక్కడ నిద్ర కాదు, స్వప్నం అని అంటే కళ, జాగ్రత్త దశ. ఈ రెండింటిలో ఒకటి బుద్ధి, ఒకటి మనసు. ఇవి గుణశూన్యుడైనటువంటి పరమునికి, గుణశూన్యుడైనటువంటి వాడు అంటే వీటికంటే శ్రేష్ఠుడైనటువంటి ఆత్మకి, గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు. ఈ గుణములను ఆశ్రయించినందువలన, సత్వము రజస్సు తమస్సనే వీటిని ఆశ్రయించి ఇతడు ఉన్నందువలన, ఇతడు వ్యక్తమైతే పుట్టాడు అంటారు. ఇతడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోతే చనిపోయాడు అంటారు. ఇక్కడ పరమాత్మకేం పని లేదు. పరమాత్మ సర్వత్రా ఎల్లప్పుడూ కూడా వ్యాప్తి చెంది ఉంటాడు. సర్వవ్యాపి ఆయన, అంతటా వ్యాపించే ఉంటాడు ఆయన. ఆయన ఆయనకేమీ రాకపోక ఏమి లేదు. ఇది ఒక జీవుడికే ఈ శరీరములో ఉన్నప్పుడు పరమాత్మ అనేటటువంటిది ఇతనికి హృదయమునందు తెలుసుకోగలుగుతాడు అంతే. ఇదంతా పరమాత్మే, నువ్వు తెలుసుకోగలిగితే మొత్తం పరమాత్మే. పరమాత్మ కానిదంటూ ఏదీ లేదు, సర్వం విష్ణుమయం జగత్తు అని అందరూ చెబుతూనే ఉన్నారు, మొత్తం అందరూ చెబుతూనే ఉన్నారు. కనుక నీవు తెలుసుకునేటటువంటిది అనంటే, ఇప్పుడు ఒక్కొక్కటి ఉదాహరణ ఏమిటనంటే, మనము నాలుక ద్వారానే రుచి చూడగలుగుతాం కానీ అరిచేయి ఏమైనా రుచి చూడగలుగుతుందా? మరి అంతటా జ్ఞానం ఉన్నది, జ్ఞానం అనేది అంతటా ఉన్నా కూడా అరిచేతికేమో రుచి తెలియదు. అంటే కొన్ని కొన్ని ఛానల్స్ మనకి తెలుసుకునేవి కొన్ని కొన్ని ఉన్నాయి. అలాగే కన్ను ద్వారా చూడగలుగుతాడు కానీ చెవుల ద్వారా చూడలేడు, చెవుల ద్వారా వింటాడు, ముక్కు ద్వారా వినలేడు, ముక్కు ద్వారా గాలి పీలుస్తాడు. ఆయా ఇంద్రియములు ఆయా పనులు చేస్తూ ఉన్నట్లు కానీ దీనిలో బద్ధుడైనటువంటి జీవుడు కర్మచేత గుణములు ఎప్పుడు ఉంటాయి ఇతనికి? ఇక్కడ లేదు, ఇది విడిచిపెట్టి ఈ శరీరమును విడిచిపెట్టిపోయినా దీనిలోకి వస్తే జన్మ అంటున్నారు, దీన్ని విడిచిపెట్టిపోతే మరణము అంటూ ఉన్నారు. జీవుడిదే ఇదంతా రాకపోక. ఇలా పరమాత్మ అంటే ఎప్పుడు ఉంటాడు, అతడిని ఎలా తెలుసుకోగలవు అనంటే, హృదయంలో అంతటా ఉన్న పరమాత్మని నీవు హృదయంలో తెలుసుకోగలుగుతావు. ఇప్పుడు నీరు ప్రవహించిపోతూ ఉంది నదిలో, కానీ అంతటా నీరే, కానీ దిగటానికి దారి ఉంటే కానీ దిగి తెచ్చుకోలేవు. నీళ్లు పెద్ద ఎత్తున ఉంటే ఎక్కడ పడితే అక్కడ దిగి నదిలో దిగి నీళ్లు తెచ్చుకోగలుగుతావా? తెచ్చుకోలేవు. అలాగే ద్వారములు అంటారు వీటిని. అలాగే హృదయం అనేటటువంటి దాని యందు తెలుసుకోగలగటం అనేది అనుభవిస్తాడు సుఖాన్ని, కానీ గ్రహించలేడు. ఇది శాశ్వతము చేసుకుంటే నీకు ఎక్కడైనా పరమాత్మే, అక్కడికి వెళ్ళవసరం లేదు, నీకు ఎక్కడైనా పరమాత్మే. అదే పూర్ణము అని చెబుతూ ఉన్నారు, అంతా పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపమే. ఈ తేడాలు కనపడేది ఏమిటనంటే అజ్ఞానం ద్వారా. ఈ జీవుడు కూడా పరమాత్మలో వాడే, ఇవన్నీ పరమాత్మది అయినప్పుడు జీవుడు పరమాత్మ వాడే కదా. ఇలా తెలుసుకుంటే ఈ చావు పుట్టుకలు జీవునికి లేవయ్యా, త్రిగుణాత్మకములైనటువంటి కర్మల వలన కలిగేవి. కనుక ఈ అజ్ఞానాన్ని జ్ఞానమనేటటువంటి అగ్ని చేత కాల్చేసి అప్పుడు ఆ హరి సేవలో ఉండు. కాబట్టి ఇది ఎలాగనంటే, గురు శుశ్రూషయు, చేయవలసిన పనులు చెప్తూ ఉన్నాడు ఆయన. గురు శుశ్రూష చేయి. శుశ్రూష అంటే ఏదో కాళ్ళొత్తి కాళ్ళు పిసికి ఏదో ఆయన దయతో వెళ్ళిపోతామని అనుకుంటూ ఉంటారు, కాదండి. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్చా, జ్ఞానవంతుడైన గురువుని చేరి వినాలి. ఏదో కాళ్ళు పట్టుకుంటే చాలు మోక్షం వచ్చేస్తుంది, ఏమీ రాదు. కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది? ఆ పట్టుకోవటం వరకే వస్తుంది. ఇక్కడ శుశ్రూష అనేది అయితే అందుకని వారికి సేవ చేయవద్దని చెప్పటం కాదు, వారిని మెప్పించండి. తద్విద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేనా సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. నువ్వు సేవ చేయాలి, పరిప్రశ్న కూడా అడగాలి నీవే. నీవు అడగకపోతే మరి ఉత్తమ గురువు అయితే అడగకుండా చెబుతాడు, మధ్యమ గురువు అడిగితే చెబుతాడు, అధమ గురువు అడిగినా చెప్పలేడు. ఏదో చెప్పాలి అనుకుంటాడు పాపం అశక్తుడు, ఏం చెప్పగలడు? కనుక ఎన్నుకోవటం మరలా నీ ఆలోచనే, నీ పనే అది. లేదు నీకు దొరకలేదు పరమాత్మే, అసలు పరమ గురువు, ఆయన మించిన గురువు ఎవరండి? భాగవతంలో అందరికీ ఆయనే గురువు, గజేంద్రుడికి ఆయనే గురువు, అజామిలుడికి ఆయనే గురువు, అందరికీ ఆయనే గురువు. పరమాత్మే అసలు పరమ గురువు కదా. కనుక నీకు ఇలా దొరకనప్పుడు అలా ఆయనకు ఒక దండం పెట్టుకో, నీవే స్వామి ఏం చేసినా. నీకు ఆ భావం కలగాలి, ఇది నీకు వైరాగ్యం కలగాలి, పరమాత్మ యందు రక్తి కలగాలి. అది శుశ్రూష అంటే సేవ చెయ్యి, శ్రోతుం ఇచ్చా వినుట యందు కూడా పరిప్రశ్న చెబుతూ ఉన్నాడు స్వామి. చక్కగా ప్రశ్నించు, లేకుంటే నీకు రాదు. జ్ఞానులు తత్వదర్శనులైన వారు నీకు ఉపదేశ్యంతి, ఉపదేశం చేస్తారయ్యా. మరి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అర్జునుడు, ఏమన్నా జ్ఞానులను ఆశ్రయించలా అంటే, పరమాత్మే చెప్పిన జ్ఞానము చాలు అక్కడ. గీతాజ్ఞానము జ్ఞానమే, భాగవత జ్ఞానము జ్ఞానమే. అది లక్షణం, ఇది లక్ష్యం అని చెప్పుకున్నాం. కథల రూపంలో చెప్పేది ఇదంతే. మీకు కథలు అనేవి కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కథలు శాశ్వతం కాదు, దాంట్లో చెప్పబడినటువంటి విషయము ఉన్నదే అది ధర్మము సత్యము, అది శాశ్వతము, జ్ఞానము శాశ్వతం, దాన్ని తెలుసుకోవాలి ఎప్పటికైనా సరే. ఏం చెప్పారలా, శుశ్రూష చేసి తెలుసుకో, సర్వలాభ సమర్పణం పరమాత్మకి సమర్పించు, సాధుజన సంగము, తర్వాత సత్పురుషులతో సాధువులతో స్నేహం చేయి. నువ్వు ఉత్తరాసురుడు చెప్పింది ఉంది కదా, ఎప్పుడు గుర్తు చేసుకో, నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో, తత్వశూన్యులైన వారితో నాకు వద్దు అన్నాడు ఆయన. అలా సాధు సహవాసం చేయి, ఈశ్వర ప్రతిమ సమారాధనము, ఆ పరమాత్మ యొక్క విగ్రహ ఆరాధన చేయి. ఆరాధన అంటే సమర్పణ. హరికథా తత్పరత్వముండు అంటే హరికథలయందు వినడంలో నీవు మైమరచిపో, అప్పుడు నీ ఆనందమయ కోశము వికసిస్తుంది. ఇదే మధుసూదన సరస్వతి అని ఆయన కూడా చెప్పాడు. భగవంతుడు మన హృదయం ఎలా ఉండాలంటే భగవంతుని కథలు వింటూ కరిగిపోవాలట. కరిగిపోయి ఆయన రూపం అక్కడ కరిగిన లక్కలాగా అయిపోతే, లక్క మీద ముద్రపడినట్లు ఆయన రూపం పడాలి అంటాడు ఆయన. భగవద్భక్తి రసాయనం అనే పేరుతో ఆయన రాశాడు, భక్తి రసము అని. కనుక అది ఒక రూపం పడాలి. నువ్వు ఎన్నిసార్లు చెప్పారు దీంట్లో, ఎక్కడ మొట్టమొదట ఈయన కుంతీదేవి ప్రార్థన దగ్గర నుంచి రూపమే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, అది ముద్రపడాలి. త్రిజగన్మోహన భీష్ముడు చెప్పాడు, నీలకాంతి తను ఉద్దీపింప అంటూ మళ్ళీ తిరిగి భాగవతం అంతా చెప్పినట్టు అందరూ ఆ రూపధ్యానాన్ని చేశారు. ధ్రువుడు రూపధ్యానాన్ని చేశాడు, అందరూ రూపధ్యానాన్ని చేశారు. కనుక హరి కథలయందు తత్పరుడవై నీ శరీరము ఎందలి అణు అణువు వికసించిందంటే ఆనందం అనేటటువంటి ఆనందమయ కోశము అది విచ్చుకొని దాని యందు పరమాత్మ ముద్ర పడిపోతూ ఉంటుంది. దానికి కారణము వాసుదేవుని ఎందలి ప్రేమయు. ఆ ప్రేమ ఉండాలి, అది భక్తి అన్నా. ప్రేమ అంటే ఇంకొంచెం ఎక్కువ అంటూ ఉన్నారు, భక్తి అవతల మాటట ప్రేమ. ఆ గోపిక అమ్మవారులది ప్రేమ, అది గొప్ప ప్రేమ. నారాయణ గుణ కర్మ కథానామకీర్తనము, ఆ తత్పరత్వము ఉండటమే కాకుండా గుణములు, ఆయన యొక్క గుణములు, జ్ఞానశక్తి బల ఐశ్వర్యాదులు ఎన్నో ఉన్నాయి. కర్మములు ఆయన చేసినటువంటివి, అతిమానుషములైనటువంటి చేష్టలు, ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తటము, ఆ రామచంద్రస్వామిగా సముద్రం మీద సేతువు కట్టటము, కట్టించడము, కాళీయ మర్దనము, ఎన్ని పనులు చేశాడు, విశ్వరూపాలు ఎన్నిసార్లు చూపాడు. ఇటువంటివి వింటూ ఆ కథలు నామకీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. లేదు నీకు ఏ నామము ఆ విష్ణుమూర్తి నామములలో ఇష్టమైనటువంటి ఏ నామాన్ని అయినా సరే కీర్తన చేస్తూ ఉండు, మైమరచిపోవాలి దానితో. అలా మైమరచి నీకు తెలియకూడదు, హృదయం కరిగిపోవాలి. ఆనందమయ కోసం ఏ ఒక్కదానికైనా విచ్చుకుంటుంది. వీటిల్లో నీవేదో నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక భావన నీలో ఉందా, పొరపాటును కూడా నీకు రాదు. ఇది పరమాత్మ యొక్క దయ. నిన్ను నీవు మర్చిపోవాలి అక్కడ. అక్కడ కూడా అంతే, జ్ఞానము యోగములో తనని తాను మర్చిపోతాడు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నేను బాగా చేస్తున్నా, ఆ రాగం అన్నానా లేదా, లేదు నా గొంతు బాగుందా లేదా, ఎలా ఉంది నేను చెప్పేది, నువ్వు ఎదుట వాళ్ళని అడగటం మొదలుపెట్టావా, ఇంకేక ఏమీ లేనట్టే. వాళ్ళు మెచ్చుకున్నారు, ఓకే, నీకు వాళ్ళు మెచ్చుకుంటే ఏమవుతుంది, దానికి నీవు లొంగిపోయావా. మెచ్చుకోవటం మెచ్చుకుంటారు, అది ప్రోత్సాహం. దానికి లొంగిపోయావా, ఎక్కడ లొంగిపోయినా నీకు ఆ మూర్తి దర్శనము కాదు, ఆనందమయ కోశము విచ్చుకునేది లేదు. అలా కీర్తన చేయాలి నామాలని. వైకుంఠ చరణ కమల ధ్యానంబును, ఆ చరణ కమలములు ధ్యానం చేయి. విశ్వంభరమూర్తి విలోకన పూజనంబులను, ఆ విశ్వంభరుడు మొత్తం ఆయనే అయినటువంటి యొక్క ఆ రూపాన్ని చూడు, దానిని ఆరాధించు. మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులైన భాగవత ధర్మంబులపై రతి కలిగి, ఇవ్వండి ఇట్లా మొదలుగా ఉన్నటువంటి ఎన్నున్నాయో ఇక ఇలా భాగవత ధర్మములు ఇవన్నీ, విజ్ఞానము వైరాగ్యము ఇటువంటివన్నీ లాభ సాధనాలు అంటే పరమాత్మని మనకు అందించటానికి సర్వభూతంబులయందు నీశ్వరుండు భగవంతుండు ఆత్మగా కలండని సన్మానంబు చేయుచు. ఈశ్వరుడు సర్వమయుడు, ఆయన అన్నింటి యందు ఆయనే ఉన్నాడు అని తెలుసుకో. నీకు అక్కడ మరలా చూసినప్పుడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, గవి, హస్తి, గోవు, చండాలుడు, కుక్క ఏమీ కనపడకూడదు. ఆత్మ కనపడాలి, దానిలో పరమాత్మ కనపడాలి. కామక్రోధ లోభ మోహ మదమత్సరంబుల గెలిచి ఇంద్రియ వర్గంబును బంధించి భక్తి చేయుచుండ ఈశ్వరుండైన విష్ణుదేవుని అందుల గతి సిద్ధించు. ఇది నువ్వు చేయవలసిన పని. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములకు అసలు తావీయకు, లోపలికి ప్రవేశించి నీయకు. ఇంద్రియ వర్గాన్ని ఇలా పరమాత్మ విషయమునందు ఉంచు, నోటితో కీర్తించు, కళ్ళతో రూపాన్ని చూడు, హృదయమునందు ధ్యానము చేయి. జ్ఞానము, భక్తి, వైరాగ్యము మొదలైనటువంటి భాగవత ధర్మములు చెప్పేశాడు మొదట్లోనే నారద మహర్షి. తద్వాగ్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోక అబద్ధవచ్చపి నామాన్యనంతాని యశోంకితాని యతు శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ఇవి సాధువులు చేసేటటువంటి పని. తప్పులా ఒప్పులా వాటితో ఏం పనిలేదు. ఏ తప్పు ఒప్పు అసలు కనపడనే కనపడదు సుమా. అలా ఎవరైనా వినేవారుంటే హరికథలు చెప్పు, ఎవరైనా చెబుతూ ఉంటే విను. వారు వీరు దొరకకపోతే నీలో నువ్వు గానం చేసుకో. ఖాళీగా మాత్రం ఉండకు. ఖాళీగా ఉన్నావా, తెరిచినా తలుపులు తెరిచిన ఇంట్లో అంగడి కుక్క దూరినట్లుగా కామ క్రోధ లోభాలు ఈ మూడు కూడా నీకు దారులు తెరిచి నరకానికి తోసేస్తాయి, వాటిని రానీయకు అని చెప్తూ ఉన్నాడు ప్రహ్లాద సూరి. అది నిన్నటి జ్ఞానము, ఈనాటి భక్తి, రెండు సమానమే. చూసుకోండి, అది ఇది చేయగలిగితే చేయండి, ఏది ఇష్టమైతే అది చేసుకోండి. అంత అద్భుతమైనటువంటిది భాగవతము. దానిలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి జ్ఞానం ఇది. ఇంకా ముందు ఆయన గాథ చూద్దాం. జై శ్రీరామ్.